భజే వ్రజేక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్త రంజనం సదైవ నంద నందనం భజే వ్రజేక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్త తరంజనం సదైవ నంద నందనం సుపిచ్చ గుచ్చ మస్తకం సునాద వేణు హస్తకం అనంగ రంగ సాగరం నమామి కృష్ణ నాగరం వల్లభం నమామి కృష్ణ దుర్లభం కదంబ సూన కుండలం సుచారు గండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయా సమోదయా స గోపయా స నందయా యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం యశోమతి కిశోరకం నమామి చిత్తచోరకం बाहुओ भरावतारकम् भवाभिकर्णधारकम् यशोमती किशोरकम् नमामि चित्तचोरकम् दगंतकांतभंगिनम् सदा सदालसंगिनम् दिने दिने नवम नवम् नमामि नंदसंभवम्। नमामि कुंज मध्यगम प्रसन्न भानुशोभनम् समस्त गोपनंदनम् हृदम्बुजैकमोदनम् नमामि कुंज मध्यगम प्रसन्न भानुशोभनम् निकाम कामदायकम् दगंत चारुसायकम् रसाल वेणुगायकम् नमामि कुंज नायकम्। भवे भवे सुभक्तिमान्।